స్వస్తేతృతాంహరేష్మృతం పాపమానేర్దీలందునైవం లోకమసో అమం కామాం సమద్ధయందున దేవీర్దేవైః సమాహితాః ఏన దేవాః పవిత్రేణాత్మానం పునతే తదా సహస్రధారేణ పాపమాన్యః పూనంతు మాం రాజాపత్యం పవిత్రం సతోజ్యామంగిరన్వయం ఏన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సహమా పునాదుమస్వస్వరుణ సమీచ్యా యమో రాజా ప్రవృణాభిః పునాదు మా జాతవేదామోర్జయంత్యావృణాదు ఋడయస్తు తావస్తేవ సర్వే స్వర్గజిగీషవః తపసస్తపసో గ్రియంతు పాపమానేర్జోబ్రవీత్ జన్మే గర్భేవ సత పాపముగ్రం యజ్జాయమానస్య చ కించిదన్యత్ జాతస్య జయచ్చామి చ వద్ధరో మే తత్పాపమానేభిరహం పూనామి మాతామిత్రోన్యన్నకృతం వచో మే యస్సావరం జంగమ మా బభూవ విశ్వస్య తత్ప్రాగటితం వచో మే తత్పాపమానేభిరహం పూనామి గోగ్రాస్తస్కరత్వా శ్రీవధాద్యచ్చగిల్భిరహం పాపకం చరణేభ్యస్తత్పాపమానేభిరహం పూనామి బ్రహ్మరాత్సురాపానాత్ స్వర్ణస్తే యాదృఢగిరమనమైతున సంగమాత్ గురోర్ద్వారాధిగమనాశ్చ తత్పాపమానేభిరహం పూనామి బాలఘ్నాన్ మాతృపితృవధాత్ భూమికస్కరాత్ సర్వవర్ణగమనమైతున సంగమాత్ ఆలేభ్యశ్చ ప్రతిగ్రహాత్ సద్య ప్రహరలి సర్వదుష్కృతం తత్పాపమానేభిరహం పూనామి క్రయలి క్రయాద్యోని దోషాద్ భక్షాద్భోజ్యాత్ ప్రతిగ్రహాత్ అసంభోజనాశ్చాభిసంసం తత్పాపమానేభిరహం పూనామి దుర్యష్టం దురాధీనం పాపం యచ్చాజ్ఞానదోకృతం అయాజిరాశ్చాసయ్యాజ్యాస్తత్పాపమానేభిరహం పూనామి అమంత్రమన్నం యక్కించూయతే తహుతాసనే సంవత్సరకృతం పాపం తత్పాపమానేభిరహం పూనామి ఋతస్య యో నయో మృతస్య ధామ విశ్వా దేవేభ్యః పుణ్యగంధాః ఆనాపప్రవహందు పాపం శుద్ధా గచ్చామి సుకృతామలోకం తత్పాపమానేభిరహం పూనామి పాపమానే స్వస్తయనీర్యాభిర్గచ్చతి నాంతనం పుణ్యాంశ భక్షాన్ భక్షయత్యమృతత్వం చ గచ్చతి పాపమానే పితరేం దేవాన్ ధ్యాయేద్యశ్చ సరస్వతీ ఇద్రేం తస్యోపవర్తేత క్షీరం సర్పిర్మధూదకం పాపమానం పరం బ్రహ్మ శుక్రం జ్యోతిస్సనాదనం ఋషేం తస్యోపతిష్టేత క్షీరం సర్పిర్మధూదకం పాపమానం పరం బ్రహ్మ ఏ పఠంతి మనీషిణ సప్తజన్మ భవేద్భిప్రోధరాజ్యో వేదపారయ దశోద్ధరాన్ృతాంశైవ పాపమానే శతాని షట్ ఏతజ్జుహ్వంజపేన్మంత్రం ఘోరం మృత్యుభయం భవే తదేవమచ్చామధూమందయిందోషదంతదావాదేవాహ పరిషదో వచనామందమోదభిః పరిశ్రుతముశ్ర్యా నిర్మిలం దిరే సరోరోపదవి పూర్వా అధిక్రదను వారుర శ్రథయన్ స్వాదేహరీ పవిత్రం పరియన్నురజ్రయో నిషర్యాని దధతే దేవావరం సంయతిమదస్సాకం వృధాపయసాబింధరక్షీత మహీయాపాదే రజసి వివేదీ దదభివ్రజన్నక్షీతం పాద ఆదే సమాతరాభిచరం పాదయన్ నమః ప్రమేధీరస్వధయా బిన్వదే పదం అంశుర్యవేన విభిషే యతో నభిః సంజామిభిర్న స తే రక్షతే శిరాః సందక్షేణ మనసా జాయతే కవిర్హృతస్య గర్భో నిహీతో యమాపరః యూనాః సంతా ప్రథమం విజజ్ఞ దుర్గుహాలిదం జనీమనేమముద్యతమ్ మంత్రస్య రూపం వివిదుర్మనీషిణశ్వేదో జదంతో అమరత్పరావతాః సంవర్జయంత సుమృతం నదీష్వాసంతంశుం పారయంత వృగ్మియం ఆమ్రేజంతి దశజోషనస్సుతం సోపరిషేభిర్మతిభిర్దేతిభిర్హితం అవ్యోవారేభిరుతజే బహూతిభిర్మభిర్యతో వాజమాదర్ణి సాతలే పరిప్రయంతం వయ్యం సుషంసదం సోమం మనీషా అభ్యనోషదస్తుభా మధూమా ఓర్మిణాదివైయర్తివాచం ప్రయుషానమర్చ అయం దివయీయర్తి విశ్వమానజస్వమః పురాణః కలశేషు సీదతి అర్భిర్గోభిర్వృజ్యతే అద్రిభిస్సుతః పురాణయిం దుర్వదీవో విదద్రియమ్ ఏవాన సోమ పరిహిత్యమానోమజోదిత్రతమంబవస్వ అద్వేషేద్యావా పృథివీ హూవేమదేవా దత్తరయివస్మేషువీరం నిషర్ణదంతం ప్రతిధీయతే మతిర్వత్సో న మాతురుపసద్యూధని ఉదహారేవ దుహే అగ్ర ఆయత్య సంవ్రతేష్వపి సోమయిష్యతే మతిపృచ్యతే సిచ్యతే మధు మంద్రాజనీ రోదతే అంతరాసని అపమానసంతని ప్రఘతామీవ మధూమాన్ రప్స పరివారమర్షతి అవ్యే మధూరుపమతే పరిత్మతి స్నీతే నీరీతే ఋతం జతే హరీరక్రాణ్యజత సంయతో మదో నృమ్నాసి నో మహిషో నశోభతే ఉక్షామీ మాది ప్రదీయంతి ధేనవో దేవస్య దేవీరుపయంతి నిష్కృతం అత్యక్రమీదర్జూనం వారమవ్యయమత్కన్న నిక్తం పరిసోమో అవ్యత అనుక్తే నరుష తావాస సాహరిణమత్యో నిర్నిజాన పరివ్యత దివస్పృష్టం బర్హనా నిర్నిజే కృతోపస్తరణం జంబోర్న భస్మజం సూర్యస్యేవ రస్మయో ద్రావయిత్రవో మత్సరాస ప్రసుభ సాకమీరతే అనంతం రసం పరిసర్గాస ఆశభోనేంద్రాధృతే పవతే ధామకించన ఇంద్రోరివ ప్రవణే నిమ్న ఆశభో వృషచ్చు తామదాసో ఘాతుమాసత ఛన్నో నిమేషే ద్విపదే చతుష్పదే స్నేవాజా సోమతిష్టంతు కృష్టజా ఆనఃపవస్వసో మద్భిరణ్యపదస్వా భద్గో మధ్యమవత్సువీర్యం యూయం నిరోమపితరోమవస్సన దివో మూర్ధాన ప్రస్థితామయస్కృతాః ఏతే సోమాపవమానా స ఇంద్రం రథా ఇవ ప్రజాయుస్సాదిమచ్చ సుధా పవిత్రమతీయం దివ్యం హిత్వీవ్రిం హరితో వృష్టిమచ్చ ఇందవింద్రాయ బృహతే పవస్వృీకోహణ్యోదా భరా చంద్రాణీగణతే వసూని దేవైర్ద్యావృథివీ ప్రావతం దినస్మై సప్తధేనవో దుఃఖే సత్యామాసిడం పూర్వే వ్యోమని చత్వార్యణ్యా భువనాని నిర్నిజేశారూని చక్రేజృతైరవర్ధత సమిక్షమానో అమృతస్య చారూణ భువేద్యా వా కావ్యేనావిశస్రతే ఏజిష్కా అభోమంహనా పరింజతయదీ దేవస్య శ్రమసాసదో విదుః దేహస్య సంతకేతమో మృత్యమోదాభ్యాసో జనుషీ ఉభే అను దేభిర్నృమ్ణా చ దేవ్యా చ పునః ఆదిద్రాజానం మననా అగృభ్రత సంహృద్యమానో దశభిః సుకర్మభిః ప్రమధ్యమాసో మాతృషు ప్రమేధ చ ీ పానో అమృతస్య చారూణ ఉభే నృతక్షానో పశ్యతే విశౌ సమర్మృజానయ్రియాయ సమోభే అంతారోదీహర్షతే హిత గృహాదుష్ణే నాధతే విదుర్మదీరాదేశానస్తర్జరేవ సురుధా సమాతరాగదృశానభుశ్రియోనాదేతి మరుతామివ స్వన జానందృతం ప్రథమం యత్సన్నరం ప్రశస్తేకమృణీత శుక్రతో రుపదీ భీమో వృషభస్త విశ్వజాసంగేదిగా నోహరిణీ విచక్షణ ఆయో నింసోమస్సుకృతం నిషీదతి గవ్యయీ త్వగ్భవతి నిర్ణి గవ్యయీ పునానస్తందమదేవ సమవ్యేహరిర్ణ్యధావిష్టదానవి దుష్టో మిత్రాయ వరుణాయ వాజవే త్రిధాతు మధుక్రియతే సుకర్మభిః పవస్వ సోమదేవీతయే వృషేంద్రస్య హార్దీ సోమదానమావీష పురాణో బాధాద్దూరిరాదీపాదయక్షేత్ర విద్విధా విపృచ్చతే ఇదో నరప్తిరపి వాజ భరుషేంద్రస్యేందో జఠరమాపవస్వ నారాణసింధుమతి వర్షి విద్వాంశూరో నుద్ధన్నవనో నిగస్పా ఆదక్షీణా సృజ్యే దృష్ణ్యా ఆదతం వేది ద్రుహో రక్షసీ హరీరాపసంగేణుతేన భస్మజముపస్థితే చంబోర్బ్రహ్మ నిర్ణయే ప్రకృష్టిగేవ సూషయే శిరోరోగదసూర్యా అంబర్ణం నిరీణీతే అశ్యతం జగాదివ్రం పితురే వయస్కృతమోపృతం కృణుతే నిర్నిజంతనా అద్రీభిస్తుతః పర్వతే గపశ్చోర్షాయతే నభసా పేపతే మతీ సమోదతేన సతే సాధతే గిరానే నిక్తే అప్సుయజతే పరీమణి పరిద్యుక్షం సహస పర్వతావృతం మధ్వః సింజంతి హర్మ్యస్య సక్షణిం ఆయస్మింగావః సుహృదాదభూతాని భూర్ధ్వం ఛేదంత్యగ్రియం వరీమభిః నవీన ఛన్న భురుజో రహేత తదసస్వసారో అదీతే రూపస్థాదుపజ్రయ జిగోరీచ్యం పదం యదస్య మధుతా అదీగరన్ శేనోటయో నింసదం ధియా కృతం హీరణ్యయమాసదం దేవయేషతి ఏరీరంతి పరిహిష ప్రియం గిరా సోరదేవాప్యేది యజ్ఞియా పరాభ్యక్తో అరుడో దివ కవిర్మృషాస్తి పృష్టో నవిష్టగా అభి సగసీతి పరాయతీ రేభో న భూర్వీరుషసో విరాజతి ఏడం రూపం త్రేణుతే వర్ణో అశ్వతయద్రాసయత్సృదాసేధిసృజాదిస్వధయా దీవ్యంజనం సంసృష్టుతీన సే సంగో అగ్రయా ఉక్షేప యూజా పరియన్నీరీరదిత సూర్యస్య దివ్యస్సో పర్ణావదక్షదక్షాంసో పరిక్రదూనా పశ్యతేజా హరిం రంజర్షో నయజ్యతే సందేనభిః కలసే సోమో అజ్యతే ఉద్వాచ మీరయతి హిన్వసే మతీరుష్ కదీచిత్ పరిప్రియా సాకం వదంతి బహవో మనీషి నయింద్రస్య సోమం జఠరేయదాగుః ఇదై వృజంతి సుఖభస్తయోనరస్స నీలాభిర్నసభిః కామ్యం వసు అరమమానో అత్యేదిగా అభిసూర్యస్య ప్రియం దోహితస్థిరోరవం అన్వస్మై జోషమభరద్రిణం కృతస్సం ద్వయీభిస్మృతిభిః క్షేతి జామిభిః నిర్భూతో అద్రేషుతో బర్హిష ప్రియపతిర్గవాం ప్రతిభగేందరుద్విజాః వృంధి వాం మనోషో యజ్ఞసాధన సృజద్భిజా పావతే సోమా ఇంద్రతే బాహుభ్యాం చోదితో ధారయా సుతో రశ్వతం పావతే సోమా ఇంద్రతే ప్రాక్రతూం సమజైరధ్వరే మదీర్వేర్న దృఢచంబో ఓరాజద్ధరీ అంసం దోహంతి స్థనయం దమక్షీరం కవిం కవయోపసో మనీషిణా సమీగావో మతయోజంతి సంజత ఋతస్యో నాసత నే పునర్భువా నాభా పృథివ్యాధరుణో మహోదివో ఓపామోర్మం సింధుష్వందరుక్షిత ఇంద్రస్య వజ్రో వృఢభో విభూవ దుస్సోమో హృదయపదే చారో మత్సర సదూపవస్వరిపార్థివం వ్రజస్తోత్రే శిక్షన్నాధోన్వతే చ శుక్రదో మానో నిర్భాగ్వసూన స్వాదన స్మృతో రజం విషంగం బహుళం వాసీమహి ఆదూన ఇందో సదధాత్వశ్యం సహస్రధాతుపశుమద్ధిరణ్యవత్ ఉపవాస్వ బృహతీరేవతీరిరోధి స్తోత్రస్య పవమాననోగి శ్రక్వే ద్రప్సస్య తమసః సమద్వరం ఋతస్య యో నాసమరంతనాభయః సమూర్ధ్నో అసూరశ్చక్ర ఆరభే సత్యస్య నామ సుకృతమదీపరన్ సమ్యక్ సంయంతో మహితాహేత సింధో రోర్మావీవేనావిపన్ మధోర్ధారాభిర్జనయంతో అర్కమిత్రిజామింద్రస్థ తన్వామవివృధన్ పవిత్రవంత పరివాచమాసతే పితైషాం రత్నో అభిరక్షతి వ్రతం అహస్స ముద్రం వరుణ స్థిరోదేధీరాయుచ్ఛే గుర్ధరుణేష్వారభం సహస్స ధారే వతే సమస్వరం జివో నాకే మధుజిహ్వాదశ్చతాః అస్య స్పసోన నిమేషం త్రిభూర్ణాయ పదే పదే పాశిల సంతి సేతవః విదుర్మాధురధ్యాయే సమస్వరం ఘతాశోచం తస్సందహంతో అవ్రతాన్ ఇంద్రద్దిష్టామపాధమంతి భాజయాత్వచమసిగ్నీం భూమానో దివస్పరి రత్నాన్మానాదధ్యాయే సమస్వరాం శోకాయం దాసోరభతస్య మంతవః అవానక్షాసోపధిరాహాసదృతస్య పంథాం నదరంతి దుష్కృతాః సహస్రధారేవితదే పవిత్రావాచం పునంతి కవయో మనీషిణాః రుద్రాదాజేషామిషిరాసో అద్రుహస్పసస్పంచసుదృశో నృతక్షసః ఋతస్య గోపానదభాయ శుక్రదస్త్రేష పవిత్రా హృద్యా అంతరాధతే విద్వాన్ స విశ్వాభువనాధిపశ్చత్యవాజుష్టాన్నిధ్యతి కర్తే అవ్రతాన్ ఋతశతంతర్విదద పవిత్రా జిహ్వాజా అగ్రే వరూనస్య మాజయా ధీరాత్సమినక్షంత సదాత్రా కర్తమవ పదాత్య ప్రభు సన్న జాతో వచక్రదద్వనే స్వా అర్యద్వాజ్యరుషశిషా సతి దిభోరేత సాధతే పశో వృధాతమీమహే సుభతి సర్వ సప్రసాహ జివోయస్తంభోధరుణస్వాతూర్ణాంస పర్యేతి విశ్వత సే మే మహీరోదీయక్షతృధా సమీచీనే ధాధారసమిడ కవి మహేత్సరస్సుకృతం సౌమ్యం మధూర్వీ గవ్యోదిరీతేర్ణతే ఆత్మన్వన్నభో దుఃఖ్యతే ఘృతం పచ ఘృతస్య నాభిరమతం విజాయతే సమీచీరా సురానవః ప్రీణంతి తం నరో హితమవమేహంతి పేరవః ీధ్వంసస్య చ మానవూర్మిణా దేవాంజామనూషే పిందసి త్వజం దిగద్భమతి చే రుపస్థాయేన తోకంచతనాయం దధామహే సహస్రధారే భతాధశ్చతృతీయే సంతురచసి ప్రజావీ శ్రోణాభో నిహిత అవో దివో హవిర్భరంజమృతం ేదం రూపం కృణుతేయత్సిరా సతి సోమోభీడ్వా అసూరో వేదభూమన విరాసమీరేమభిద్రవద్దివస్కవందమవదర్ణదుద్రిణం అధశ్వేతం కలసం గోభీరక్తం కాష్పన్నాభాజ్యక్రమేష్వసవాన్ ఆహిన్విరేమదాసాదే భయం దః కక్షీవతే సతహీమాయగోనా అద్భిస్వామపృదానస్య తేరసో వ్యోమానం విపమమానధావతి ప్రవర్జమానః కవిభిర్మజిందమశ్వధస్వేంద్రాయ పవమానపీతయే అభిప్రియాణీ పవతేజనో హితో నామాని యక్వో అధియేషువద్ధతే ూర్య బృహతో బృహన్నధిరథం విశ్వం సమరుహద్విచక్షణ జిహ్వాపతే మధు ప్రియం వత్పతిభ్యోస్భ్యదాదిపుత్రిత్రోరీచ్యా అన్నామ తృతీయమధీరోచనే దివ అవద్యుధాన కలసాంగిక్రదన్ృభిర్యమాన కోశాహిరణ్యజే అభీమృతస్య దోహనా అనూషతాచిత్రిపృష్టభుషసో విరాజతి అద్రీభిస్తుతో మతిభిష్టరోహిత ప్రరోచయన్ రోదసీ మాతరా శుచీః రోమాణ్యవ్యా సమయా విధావధిమసోర్ధారా బింబమానా దివే దీవే అరీసోమ ప్రథల్వా స్వస్తయేతభిః పురాణో అభివాసయాశిరం ఏతే మదా ఆహణసో విహాయసస్తేభిరింద్రం చోదయదాతవే మఘం భద్రం నో అపి వాదయమనాః హరిః ధర్తాదివపవదే కృత్యోరసో దక్షో దేవానామనుమాద్యోనృభిః అరైసృజానో అత్యోనధత్వర్వృధాపాజాం త్రిగణతే నదీష్వా సూరో నధత్తాయూధాగమస్యోస్వా అశిషా సంరథిరోగభిష్టిషు ఇంద్రస్య సుష్మవీరయన్ నభస్యభిరిందర్యన్వానో అజ్జతే మనీషిభిః ఇంద్రస్య సోమపవమానభూర్మినాద విశ్రమానో జఠరేష్వాబీజ ప్రణఃపిన్మ విద్యుదభ్రే వరోదసీయానవాజా ఉపమాసి సస్రదః విశ్వస్య రాజా పవతే స్వద్విషఋతస్య ధీతివృషిణావీవసత్ సూర్యశ్రాశీరేణ విద్యతే పితామధీనామసమష్టకావ్యః ృషేవూసా పరిగోషమరుషస్య పాముపస్థే మృషమక్కని క్రదత్ సరింద్రాయ పవతే మత్సరింద భోయథా జేషామసమిధేత్తోదయ ఏద ప్రకోశే మధూమాజిక్రదరింద్రోమపూషోమపుష్కర అభీవృతృతస్చుతో భాస్రాడంతి పజసే మధేనవా సూర్య పవతేజం దివస్మరిశ్యేనో మధాయతిరస్థిరోరజా సమద్భాయోవేవీ జానయత్కృదానోరస్తర్మనసాభిభ్యుగా తేన పూర్వా సగుపరా సయిందవో మహేమాజాయన్వంతు గోమాతే ఈక్షేమ్యాసోహ్యోదార భో బ్రహ్మ బ్రహ్మజేజో జుగుర్హవిర్హవి అయందా విద్వాదర్శత ఇందుమనపురస్కృత ఇదశ్రయస్తే గర్భమాదేగమాజమభ్యర్షజం చక్రర్దివ పవదే గోరసో మహాబ్ధో వరు నోహురుజ్యమిత్రజనేషు యజ్ఞోజోదేషజ కనిక్రదలి కరాజావాచం జనయన్ దశ్యతపోవసాన అభిగాయీ యక్షసి రిభ్రాజీరిప్లవీరస్ తాన్వా శుద్ధో దేవానాముపజాతి నిష్కృతం ఇంద్రాయమపరీషిచ్యసే నృభిర్విదక్షా భూర్మిః కవిరజ్యసేవనే భూర్వీర్హితే శృతయస్సం ద్విజాత వేదహస్రవస్వాహరాయస్త భూషదా ముద్రియా అప్సరసో మనీషి నమాసీనా అందరపి సోమవక్షరన్ ఆయీర్యున్వంతి హన్యస్య సక్షణిం జాచందే సుమ్నం భవమానవక్షీకం గోజిన్న సోమో రథజిద్ధీరన్యజస్వర్జిదజ్జత్మామతే సహస్రజిత్ ఎం దేవాసే పీతజేవదం స్వాదిష్టం భత్సమరుణం మాజోభువం ఏదారీ స్వామపవమానో అస్మయసత్యాని గృణ్వంతవీణాన్యర్షసి యగిత్రోమంతికే దూరకే జయ ఉర్వీం గవ్యోజిమభాజం జనస్కృతి అదోదసో నోదన్ పంతింద పప్పసూ పారాసో బృహద్దీపేషుహరాజ విజనసన్నజిషో అరాతయోర్యో నసంతసనీషంతనోధియా ప్రణోధన్ పంతింద వోపదచ్యుతోధనా వాజేభిరర్వతో జుదీపసి శిరోమర్తస్తకస్తిత్పరిహృతిం భజంతనాని విశ్వసావరేమహి ఉదశ్వశ్యారాత్యా హరిర్గిడ ఉదాన్యశ్యారాత్యా వృగోగిడ ధన్వన్న దృష్టా సమరీత అభిసోమ జిహి పవమాన దురాధ్యా దిగిరే నాభా పరమోయాదేవ్యాస్తేరుహస్సాన విక్షిపా అద్రాయ స్వామత్సదిగోరధిపత్యా అప్సుత్వాహస్తైర్దుర్మనీషిణా దేవాదాయిందో శుభ్రం సువేష సంరసం గుంజన్య ప్రథమాభిశ్రియా నిజం నిరంబవమాననిదారిణ ఆవిస్తే సుష్మో భవదు ప్రియో మదా సోమస్య ధారావతే విచక్షతరితేన దేవాంగావలే దివస్పతి బృహస్పతే రమధేన విద్యుదే సముద్రా సోనసమనాని వివ్యసుః హింపాజన్నోషదాయోహతంజో నివారోహవిద్యుమాన్ భగో నామాయ ప్రజయం మహేశ్రవైంద్రాయ సోమపవసే విషామనాేంద్రస్ గుక్షాపవసే మదింద మమూర్జంబానశ్రవసేసు మంగళా ప్రత్యాంశ విశ్వాభువనాభిపప్రసేలంగరిరత్యస్యందతే వృషా దేవేభ్యో మధుమత్తమంగళ సహస్రధారం దుఃఖదేన సక్షిపా ప్రచ్యూతోగ్రామభిస్తుతో విశ్వాం దేవాస్వసహస్రజిత్ సంస్తి మధుబంధవద్వేర్దుహంజత్సవేషబంధక్షిపా ఇంద్రం సోమపాదయంతైర్జంజనమి సింధో విభోర్మిపవమానో అర్షతి రథోమస్య పవమానస్యోర్మయ ఇంద్రస్యయంతి జఠరం సుపేతరతః సద్ధ్యాయతే మున్నీతాయ సాగవాం దానాయ శూరముతమందిషస్సుతాః అచ్చాయుదామ కలసాంగదిక్షతరజ్జో నమూఢా రఘువత్త నిర్మృఢా అథా దేవానాముపయస్య జన్మానో విద్వాంగశ్రోత్యముదయితశ్చ యత్ ఆనస్వామపవమానః కిరావస్మిన్ సోమపవమఘవారాధరసోమః ఇక్షాపయోధోపసభేషు జయతు నామానో గజమానే అస్మత్పరాసిత ఆనఃకూటాపవమానస్సురాజయో మిత్రో గచ్చన్యుమరుణస్వజోషసః బృహస్పతిర్మరుతో భాజురశ్వినాత్పష్టా సవితాశుజభాసరస్వతీ ేద్యా పృథివీ విశ్వమిన్వే అర్యమా దేవో అదీతిర్విధాత భగోనిరంస ఉర్వా అంతరిక్షం విశ్వే దేవా పవమానం జుషంత అదాదిసోమో అర్షో నిషాహరీరాజేపదస్మో అధికా చిక్రదత్ పునానో వారం పర్యేత్యవ్యయం శేనో నయోనిం ఘతవంతమాసదం కవిర్వేదశ్చాపర్యే శివాహీనమత్యో నమిష్టో అధిపాచమర్షసి అపసేధం దురితాసో మమృడయ ఘృతం వదానః పరీయాసి నిర్నిజం పర్జన్య పితామహిటశ్చ పర్ణినో నాభా పృథివ్యా గిరిషుక్షయం దధే సుధారాపో అభిగాహుతాధరాన్ సంగ్రామభిర్నదతే భేదే అధ్వరే యాజే భవత్యావధిదేవ మంగదేవ్రాజా గర్భతృణి ప్రవీమితే అంతర్వాళీష ప్రచరాసు జీవసే నింజో విజనే సోమజాగ్రిహి యథా పూర్వేభ్యస్తామృద్ధస్తహస్రదా పర్యయావాజమిందో దేవాపవస్తు వినాశనవ్యసేతమ వ్రతమన్నాపస్వజంతే పవిత్రం దేవితం బ్రహ్మణస్పదే ప్రభుర్నాచారిపర్యేణి విశ్వతాః అదప్తతనోర్నదామో అశ్నుదే సుదాధయిద్వహం తస్తత్సమాసత సమోష్పవిత్రం విదతం దివస్పతే శోచందో అశ్వదంత భోగ్యశిరన్ అమంగస్య వీకార భాసవో దివస్పృష్టమధితిష్టం ద్విచేతసా అరోరుచదృషస ప్రశ్నేరగ్ర్యముక్షాభిభక్తి భువనాని వాజయోః మాయామిరే అస్య మాజయా నృదక్షితరో గర్భమాదదు గంధర్వ ఇచ్చావదవస్ రక్షతి పాతి దేవానాభూత గర్భ్రాదీర్ఘం నిషయా నిధాపతి సుకృత మా మధూరో భక్షమాసత అవిర్హవిష్మోమహిద్వదేవ్యం నభోమసా నీయాస్యద్వరం రాజా పవిత్రరథో వాజమారోహ సహస్రాభిష్టహృదయశిశ్రమో బృహత్ అమస్వదే భవాదనో వితర్షనిరత్సా ఇంద్రాయవరుణాయ వాజవే ృధియో అద్యవనీవ స్వస్తి మధురక్షిలోజనం ఆయస్తస్థో భువనాన్యమత్యో విశ్వాని సోమత్పరిదాన్యర్షతి రణ్వాన్ సందృతం విధృతమభిష్ట జయింద్రశ్రిణక్యుడసన్న సూర్యా ఆయోగో విశ్రుజ్యతమోషధీష్ దేవానాం సున్నయన్ముపావసు ఆదిద్యుదాపవతే ధారయా సుత ఇంద్రం సోమో మాదయం దైవ్యం జనం జేడస్య నామ పవతే సహస్రసిద్ధిం బాణో వాచ విషిరామూఢద్భుతం ఇంద్రస్వముద్రముదీయద్ది వాయుభిరేంద్రస్య హార్దీ కలశేషు సీదతి అదిత్యంగా సాపజో బృధంబ్రీణంది మదిభిః స్వర్పితం ధనంజయ పావతే గ్రజో న సో విప్రః కవి కావ్యే నాశ్వర్చనా ఇంద్రాయతో వసుషు తత్పరిశ్రమాపామీ వా భవదు రక్షదాసః మా దేరసస్య వత్స తద్మయా వినోద్రవీణ స్వంత ఇహ సంపిందవః అస్మాన్ స వర్జే పవమానచోదయక్షో దేవానామసి ప్రియో మదాభ్యాబందనాయేంద్రతో మమ నోమృధోజి అదబ్ధ ఇందోపవసే మదింతమ ఆత్మేంద్రస్య భవతి దాశరుత్తమ అధిశ్వరంది బహవో మనీషిణో రాజానమస్య భువనస్య నింధతే సహస్రాణీత శతధారో అద్భుత ఇంద్రాయేంద్రః పవతే కామ్యం మధు జయం క్షేత్రమభ్యర్ఢాజయన్ నవ పురన్నో ఘాతుం క్రీడ సోమమీడ్వః కణిక్కలసే గోభీరజ్జసేవ్యాజయం సమయావారవర్షసి ృజ్యమానో అత్యోనసానసింద్రస్య సోమచఠరే సమక్షర స్వాదు ప్రవస్త దివ్యాయన్మానే స్వాదురింద్రాయ సుభవీతునామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ భాజనే బృహస్పతజే మధుమాభ్య సత్యం మృగంది కలసేత సక్షిమ ప్రవిత్రామదయో వాచీరతే అవమానా అభ్యర్ఢం దిలుష్ృతిమేంద్రం విరంది మహిళాసైందవ అవమానో అభ్యర్ఢా సువీర్య ముర్వీం గవ్యోతిం మహి శర్మ సప్రసాహోతిరీషతేందోజయే మత్తజాధనం ధనం అదిద్యావస్థాదృఢవో వీజక్షణోరోరుచద్ధిగోరో సదా కవి రాజా పవిత్రమధ్యే దురోరోమద్జివ పీయూషం దురతే విచక్షస దివో నాకే మధూ జిహ్వా అసశ్చతో భేనాదూహం చుక్షరం గిరిష్టా అసృద్రత్సం వాదాదం స ముద్రా సింధో రోర్మా మధూమంతం పవిత్ర నాకే సుపర్ణముపవత్తివాం సంగిరో వేనామగ్రవంత పూర్వీ శిశం దేహంది మదయ పని ప్రదం నిరణ్యయం సగుణం క్షామ నిష్టా ఊర్ధ్వగంధర్వో అధిరాగే అస్తాద్విశ్వారూపాప్రదిలక్షాణోస్య భానశుక్రేణ సోదిషాద్యోత్ోరుజగ్నోదీ మాతరా శుచి తత ఆదవ పవమానజీజోమదా అరడంతిరభుజాజీమత్మనా దివ్యాసుపర్ణామధుమందయిందోమలిందమాసత్పరిభాషమాసతే సదేమదాతోమిరాత ఆతమో ద్రక్షరచ్చా సోయథా పృథక్ జైర్న భత్సం భజసాభిభజ్రణమిందమింద గోమధూమంద భూర్మజా అత్యో నీశానో అభివాజ వరుడ స్వర్వికోసం దివో అద్రీమాతరం పవిత్రే అధినో అవ్యజే సోమ పురాణగింద్రియాజే ప్రదాశ్వీనే పవమానధీజమో దివ్యాసృఘ్నన్ భయ సాధరీమణి ప్రాంతరస్థావీరీరదృక్షతలేత్వా భజంత్రేషిదాన భేదసాహ నిస్సాధామాని నిర్వచక్షర్భాద ప్రభోస్తే సదఃపరీయం నికేతవాహ యాదతి పావసేతోపధర్మాభిపదర్విశ్వస్తుపానస్త రాజసి ఉభయతమానస్ రస్మయో ధ్రువస్ తదీయంది కేతవాత్రే అధీర్యేహరి సత్తాలిలసేషు సీదతి యజ్ఞస్య కేతుపావదే స్వధ్వర సోమో దేవానాముపజాతి నిష్కృతం సహస్రధారపరిగోదవర్షదివృషా పవిత్రవచ్చే తిరోరూపత్ రాజా సముద్రం నద్యోపికారతే పామూర్మిం రాజతే సింధోరశ్రిత అధ్యస్తాపమానో అద్యయం నాభా పృథివ్యాధరుణో మహో దివ దివో నతానస్తనయం నచక్రద్యో స్తయస్ పృథివీధర్మాభింద్రస్ సఖ్యం పావతే వివేమీ తత్సోమ పునః కలశేషు సీదతి జ్యోతిర్యజ్ఞస్య పవతే మధు ప్రియం పితా దేవానాం జనితా విభూవసుః రాజిరత్నం సదయోరభీజ్యం మదింద్రమోమచ్చరైంద్రియోదసాః అభిక్రందం కలసం వాజ్జర్షధిపజర్జివశ్వదధారో వికక్షణః హరిర్మిద్రశ్వదధారేషు దీదతిమర్మృగానో నిభిస్సింధుభిర్మృగాః అగ్రే సింధూనాం పవమానో అర్హత్యగ్రే వాచో అగ్రియోగోడు గచ్చతి అగ్రే వాజస్య భజతే మహాధనం స్వాయుధ స్వోతిభిః పూయతే మృగాః అయం మతవాంచగుణో యథా హితోగ్రే సదా పవమాన భూర్మిరా తవక్రద్వారోదీ అంతరాకేసుర్ధియా పవతే సోమాయింద్రతే నాబింబసా నో యజతో దీవిస్మృతమంతరిక్ష ప్రాభువానేష్వీత సర్జ్ఞానో నభదాభ్యక్రమేద్వత్రమస్య విదరమావీవాసతి సో అస్య విషేమహి కర్మ యచ్చతి యో అస్య ధామ ప్రథమం జానసే పరంజనస్ పరమే వ్యో మన్యతో విశ్వా అభిసంజాధిసంజత రోహాయాధీరేంద్రవింద్రశ్చరణకృతం సఖాదఖ్యం న ప్రమీనాది సంజిరం పర్యాయి వయువతిభిస్ సవర్షది సోమః కలశే సతయాం నాపథా ప్రబోధియో మంత్రయువో విపన్యవః పనశ్యవః సంవదానేష్వక్రమః సోమం మనీషా అభ్యనోరతస్సు భోభిదేన వప్పజేమశిశ్రయుః ఆనస్వపసంజనం నిత్యుభేమిషమిందోపవస్వపవమానో అశ్రుధం జాగోదోహేర్హన్నసస్తుషీవద్వాజన్మధూమత్సుషీరం ఋషామదీనా పవతే విచక్షణ సోమో అన్న ప్రదీకోషో దివ క్రాణసింధూనాంగలసాంగమీవ సదింద్రహార్ద్యా విషన్మనేషిభిః మనేషిభిః పవతే భూర్యః కవిర్మృగర్యతః పరికోసాంగజిక్రదత్ మృగస్య నామ జనయన్మధుక్రదరింద్రస్య బాలో సఖ్యాయకర్తవే అయం పూనానభుషసో విరోచయం సింధుభ్యోవద్లోకృత్ అయంద్రే సప్తదూదుహాన ఆశిరం సోమో హృదయ పవతే చారు మత్సర సమస్వ సోమ దివ్యే హృధామాసుందో కలసే పవిత్ర శ్రీరంగేంద్రస్య జగలేకనిక్రదంతభిర్యతః సూర్యమారోహయో దివి అద్రేభిః స్ఫుతః పవతే పవిత్ర ఇంద్రవింద్రస్య జఠరేష్వాభిషన్ తమ్ విచక్షా అభవో విచక్షణ సోమ గోత్రమంగీరోభ్యో వృణోదప స్వాం సోమపవమానం స్వాధ్యో నిక్రాసో అవదన్న పశ్యవాహ పర్ణ ఆభరద్దివస్పరీందో విశ్వాభిర్మతిభిపరిష్కృతం అవ్యే పునారంభ నివార పూర్మిణా హరిం నందే అభిసప్తేనవాహ అపారుపస్థే అధ్యాయమః కవిర్మృతశ్చయో నామ హిరాహేషతః.